ఎర్రని పెదవులు చూస్తే నాలో ఏదో కలవరమే రేగే ఎందుకల అది నడుమ సన్నటి జలపాతమా ఊరిస్తూ ఊపిరా పేస్తోంది ఏమిటిలా పదమరి పదమరి నిన్ను పోని అనే సొగసరి రచ్చగొట్టావు నీ పని సరి సరి సరి నిన్ను చూస్తూ ఉంటే నాకేదో అవుతున్నారే గుండెల్లో గోలి సోడా కొట్టేసినట్టున్నారే ఒక సతీయ ఇల్లంత దరు రెయ్య రేయంత సింధు రెయ్య పదమరి నిన్ను పోని అనే సొగసరి నీ పని సరి పదమరి ఒక రెండు నన్ను రమ్మంటున్నాయే నీనంగా నాచి నవ్వు నన్ను లాగేస్తున్నాదే ఎప్పుడు స్వర్గం తలుపులు తెరిపిస్తానమ్మా